51 ది ఒకే ప్రపంచమా. పరకాయ ప్రవేశం కోసం నేను యోగ విధానంలో తేజోధాతు స్వరూపాన్ని స్వీకరించి నా శిష్యుడి శరీరంలోకి ప్రవేశించానుగదా. ఇప్పుడు అంతకంటే సూక్ష్మమైన స్థితికి వెళ్ళి నా శిష్యుడనే జీవుడితో సంపూర్ణంగా ఏకత్వాన్ని పొంది వాడి అనుభవాలు ఎలా ఉంటాయో మరింత లోతుగా పరిశీలించాలనుకున్నాను. దానికోసం నాకున్న తేజోధాతు స్వరూపాన్ని విడిచిపెట్టి సూక్ష్మతరమైన జీవస్వరూపాన్ని అందుకోబోయే లోపల నా ఇంద్రియ జ్ఞానాలన్నీ కలిసి ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బహిర్ముఖంగా పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ఇది గమనించిన నేను నా అంతర్గత ప్రయత్నంలో నా ఇంద్రియ జ్ఞానాలను నిగ్రహించి నీటిమీద తేలిపోయే నూనె బిందువును బలాత్కారంగా నీటి లోపలికి ప్రవేశింపజేసినట్లుగా నా ఇంద్రియ జ్ఞానాలను జీవతత్వం వైపుకి ప్రసరింపచేశాను. అయితే ఈ దశలో ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. నా శిష్యుడి జీవవాసనలు నా స్వంత జీవవాసనలు ఒకదానిలో ఒకటి కలగా పులగంగా కలిశాయి. తత్ఫలితంగా ఆ వాసనలు రెట్టింపయ్యాయి. తత్ఫలితంగా నాకు ఒకే సమయంలో రెండు రకాల ప్రపంచాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఒకే ప్రాంతంలో కలిసి జీవిస్తున్న జీవులందరూ మేమంతా ఒకే ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటూ ఉంటారు, కాని అది నిజం కాదు. ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు ఎవడి దృక్కోణం వాడిది, అందుచేత ఎవడి ప్రపంచం వాడిది అనే విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నాకప్పుడు భూమి రెండు రకాలుగా కనిపించింది, సూర్యుడు రెండు రకాలుగా కనిపించాడు, దిక్కులు రెండు రకాలుగా కనిపించాయి. ఇలా ప్రపంచమంతా రెండు రకాలే రెట్టింపై నాకు కనిపించింది. అయితే ఈ రెండు రకాల ప్రపంచాలు పూర్తిగా వేరని చెప్పేందుకు వీలులేదు. అవి పాలు నీళ్లులాగా ఒకదానితో ఒకటి కలిసి రెట్టింపై కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో నేను కొంత గందరగోళంలో పడ్డాను. అయినా త్వరలోనే తేరుకొని గట్టి కృషి చేసి నా జీవజ్ఞానాన్ని నా శిష్యుడి జీవజ్ఞానంలో పూర్తిగా లయింపజేశాను. రెండు మహానదులు సంగమించి ముందుకు సాగినట్లుగా మా ఇద్దరి జీవజ్ఞానాలు కలిసిపోయి ఏకరూపంగా రూపొందాయి. దాంతో మా వాసనలు మా ఉపాధులు కూడా ఏకత్వాన్ని పొందిన అనుభూతి నాకు కలిగింది. తత్ఫలితంగా ఇప్పటిదాకా రెండుగా కనిపించిన ప్రపంచం ఇప్పుడు ఒక్కటిగా కనిపించడం మొదలుపెట్టింది. ఈ దశలో నేను నా చిత్తంలో ఉండే వివేకాన్ని వదిలిపెట్టకుండానే నా సంకల్పాలను మాత్రం తగ్గించేసుకొని మెల్లిగా వాటిని నా శిష్యుడి సంకల్పాలలో కలిపేశాను. ఇప్పుడు నేను అతని చిత్తవృత్తి ద్వారానే బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను, కాని నా చిత్తంలోని వివేకాంశను మిగుల్చుకుని ఉన్నాను గనుక జరిగే వ్యవహారం మొత్తాన్ని సాక్షిలాగా పరిశీలిస్తూనే ఉన్నాను. ఆ దశలో నా శిష్యుడు తిన్నాడు, తాగాడు, నిద్రపోయాడు. నిద్ర వచ్చేసరికి అతని ప్రాణవాయువు పదవైపులకు పరుగులు తీస్తున్న అతని చిత్రాన్ని పట్టుకుని వెనక్కి గుంజేసింది. ఆ గుంజుడు బలానికి ఆ చిత్తంతో పాటు అతని ఇంద్రియ వృత్తులన్నీ కూడా అతని హృదయకోసరంలోకి ప్రవేశించాయి. అక్కడికి ప్రవేశించేసరికి వాటి పరాక్రమం చల్లారిపోయింది. వాటికి ఏ పని లేకుండా ఉంది. ఆ పరిస్థితి ఇంచుమించు మరణం లాగా ఉంది. ఐసర్వ్ 99. నేను నా శిష్యుడి జీవతత్వాన్ని ఆవరించి ఉండడంచేత అతని చిత్తవృత్తిని నా చిత్తవృత్తి, అతని ఇంద్రియ వృత్తులను నా ఇంద్రియ వృత్తి ఆవరించి ఉండడంచేత అతని ఇంద్రియ వృత్తులు చిత్తవృత్తులు ఏ ఏ నాడీ మార్గాల ద్వారా ప్రయాణం చేశాయో ఆ మార్గాల ద్వారానే నేను కూడా ప్రయాణం చేసి వాటితో పాటే అతని హృదయకోశంలోకి చేరాను. ఆ దశలో అతని నాభిస్థానంలో ఉండే సమానవాయువు ఆయా నాడులలో ఇటూ అటూ కదులుతోందిగాని అన్నరసాలు అడ్డుపడడం వల్ల బయటికి పోలేకపోతోంది. అతని ప్రాణం మాత్రం అతని హృదయంలో ఉండే పురీతత్ అనే నాడిలో ప్రవేశించి అక్కడ తనతో కలిసి ఉన్న చిత్రాన్ని లొంగదీసుకొని మింగేసింది. చిత్తం లేకుండా పోవడం వల్ల ఆత్మతత్వం మాత్రమే మిగిలి ఒక అనిర్వచనీయమైన సుఖ విశ్రాంతి అనుభవంలోకి వచ్చింది. అదే సుషుప్తి దశ. ఆ దశలో దోహఖస్పర్శ లేదు.